నవ్వులోన ఉందే ఓ మైకం నీ మాటలోన ఉందే ఓ రాగం నీ నడకలోన ఉందే ఓ తాళం చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే నీ కళ్ళలోన ఉందే ఓ కావ్యం నీ నడుములోన ఉందే ఓ నాట్యం నీ చుట్టూ ఉందే నా ప్రపంచం జంతర మంతరు జాదు చేసి మంతర మీద వేసి లాగే లాగే ఓ లాగే లాగే లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీ వైపే లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే మాత్రం కుదిరే ఉండదు ప్రేమతో రాణా కాబట్టే అయిపోతున్న కాల్లో విమానం ఏది మధ్యాహ్నం ఏది సాయంత్రం తేలనంత మత్తుగుంది కొత్త ఉద్యోగం ఓ పిల్ల అరే కాటమనాయుడి గుండెని అట్ట కాట వేసి పట్టుకుపోయావే ఓ లాగే లాగే ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీ వైపే లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే వచ్చిన సీతాకొక్కై నా మీద వాలి మనసంతాడే సావే రంగేళి హోలీ చేతి కందొచ్చి చేపమందిచ్చి వయసుకేమో నేర్పినవే కోతి కొమ్మచ్చి చిన్నారి పొన్నారి ఆహా ఇప్పటికిప్పుడు ఏం చేసావే ఎక్కేశాను ఏనుగు అంబారి ఓ లాగే లాగే ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీ వైపే లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే మీ రామీ సౌ మీ రామీ రామీ సౌ మీ రామీ రామీ